163 హాటకాభరణోజ్వల సం భా హాటకాభరణోజ్వల హాటకస్య సువర్ణస్య కార్యాణి చ తాని ఆభరణాని చ హాటకాభరణాని పైరుజ్వల తథా ప్రకాశిత అలంకృతేత్యర్థః హాటకస్య సువర్ణరూప బ్రహ్మాండస్య ఆభరణనదుజ్వల ప్రకాశకరీ సత్తాస్ఫూర్తికరీత్యర్థః యద్వా తస్మినాభరణేహ మంగళసూత్రాదిభిః సనథ మండలస్వరూపై రుజ్వలతీతి ఆహోస్విత్ కార్యకారణద్వయరూప వసుదానేన వసు స్వగు పేణవా ఉజ్వలతి ప్రకాశత ఇతి తథా వసురతరిక సత్ ఇతి శ్రుతే ఓం హాటకాభరణోజ్వలాయే నమః. ఆం వి సువరాభరణములతో శోభాయమానముగా అలంకృతయ్యుండునదిగాన పరమేశ్వరి హాటకాభరణోజ్వలాయని గానము చేయబడును. సువర్ణరూప బ్రహ్మాండము శంకర 12-32 వరకు శంకర గ్రంథరత్నావళి. నకు ఆభరణము నలే శోభాదాయకమైనది అనగా సత్తా స్ఫూర్తిని కలిగించునదని భానము. యద్వా ఆ బ్రహ్మాండమునందు మంగళసూత్ర నాసభరణాదులతో అలంకృతలేయున్న ముఖేదుహల సమాజ రూపముతో ప్రకాశించుచున్నదిగాన పరదేవత యందు హాటకాభరణోజ్వల హెను నామము అన్వర్థము. పక్షాంతరమున కార్యకారణ రూపముతో అనగా సుసన్న వికారమైన ఆభరణ రూపముతో గాని లేక ఆభరణ రూపమైన కార్యమునకు కారణమైన సువర్ణ రూపముతో గాని భక్తులు చేయునట్టి దానముతో లేక ససుస్వరూపముతో పరదేనత ప్రకాశించునది. వసురంతరిక్ష సత్ పరమేశ్వరుడు లేక పరమేశ్వరి దూకాశమున వను ధనము లేక సువర్ణము కూపమున ఉండంనని శృతివచనము వలన తెలియచున్నది. శ్లో హారహారికు చాభోగా హాకిని హల్యనర్జిత హరిపతి సమారాధ్య హఠాత్కారహతాసురా 3:1.